కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తని నామ్యాలవాల రోమాణి లతాఫలచతురయి రక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమా సర్వాంగళం మధ్యా పట్టమత్రయా అరుణారుణ కౌసుంభ వస్త్రమాస్వర్కటీతటి రత్న కిరీటి కారణ్య రసనా దామభూషిత కామేశజ్ఞాత సౌభాగ్య మార్గోరుద్వయాన్విత స్వాధీన వల్లభ సుమేరుమధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహస్థ పంచ బ్రహ్మాసనా స్థిత మహాపద్మాధవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి సామరాయిని దేవ శ్రీవణ సంఘాత సూర్యనాథ వైభవ మందాసుర వదోయుగ్రా శక్తి సేనా సమన్విత సంపత్కరి సమారూఢా సింధూరా గజ సేవిత అశ్వారూఢాధిష్ఠితా స్వాకోటి కోటి విరాకృత శంకరాజ రథారూఢా సర్వాయుగ పరిష్కృత గిరిచక్ర రథారూఢా మంత్రిని పరిసేవిత గిరిచక్ర రథారూఢా దండనాథ పురస్కృత జ్వాలామాలిని పాక్షిక వన్ని ప్రాకార మధ్యగా బండ సైన్యవదోయుక్త శక్తి విక్రమహర్షిత నిత్యావరాక్రమాటోపనిరీక్షణ సముత్సవ బండపుత్రవదోయుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబా విరచిత విశంఖవదోషిత విశుద్ధ ప్రాణహరణా వారాహీ వీర్యనందిత కామేశ్వరలోకాలోకా కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్విఘ్న ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంబులి నవోత్పన్న నారాయణ రసాకృతి మహాబాసు నిర్దత్తాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దత్త సవంటాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థు వైభవ హరనేత్రాగ్ని సంగత్త కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూపమగవంతజ కంఠాలక్కదపర్యంతామధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్నా కట్యదోభాగధారిణి మూలమంత్రాత్మికా మూలరూపత్రయకలేవరా కులామృతైక రసచారుపసంకేతపాలిని ౌలిమయాచారూలాధారైకేదిని మణిపూరాంతరుదితా విశ్వగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరావస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రామృజారూఢా సుదాసారా వివర్షిణి భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్త ప్రియా భక్తి గమ్యా భక్తి శాంబరీ శారదారాజ్యా సర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచంద్ర విభానా శాంతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతానిష్టావా నిరుపప్లవా నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా నిష్కారణానిష్కళంకాని ఉపాధిర్మిలిస్వా నీరాగాయాత మదనీ నిర్మలామదనాశిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహామోహనాశిని నిర్మమామమతాహంత్రీ నిష్పాపామనాశిని నిష్క్రోధాక్రోధమీరుద్రోహాలోహనాశిని నిస్సంశయా సంశయజ్ఞి నిర్భవాహవనాశిని నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్థురాజిగురా నిరపాయా నిరక్తయా దుర్లభాదుర్గమాదుర్గా దుఃఖమంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార సమనిర్దోషవర్జితా సర్వజ్ఞాసాంత్య కరుణా సమానాభియవర్జితా మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృగప్రియా మహారూపా మహాభూజ్య మహాభాగనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారవి మహాభోగా మహేశ్వర్య మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాకాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుష్షష్టిపరాచతుష్షష్టికలాహరీ మహాచతుష్షష్టికోటియోగినీగణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా చారురూపా చారుహాస చారుచంద్రకళాధరా చరాచరజగన్నాథ చక్రరాజనికేతన పార్వతీపద్మవయన పద్మరాగసమప్రభా పంచ ప్రేమాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానధనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మా ధర్మవిరక్షిత విశ్వరూపా జాగరణి స్వరంతీ తైజసాత్మిక సుక్తాత్మిగా తుల్యా సుక్తా సుక్తా విరక్షిత బ్రహ్మరూపా గోప్తీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూప నిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహరాజ్యపరాయణ మహానమండల మధ్యస్థైరీభరమాణి పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ క్షేత్రస్వరూపాసిని ప్రతిగాసుమోచిని సంహృతాశేషాచారీకరూపిణి సాంతతి ప్రత్యక్షత మధ్యమాయకైరూపాయాగత్రారాధ్యాస్తరీ సజ్జ ప్రసాదీసాక్షిణ శ్రీకంఠాశ్రీరీ ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతి వ్యాపిని వివిధాకారా విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ్వరీ కురుకుండాపురేశ్వరి సుఖీనాయక పాయసామ్యవ్యాప్తస్తాశోకభయంకరీ మహావీరేంద్రవరణి మైదూరాత్రయ స్వాదిష్టానాగతాచతుర్భద్రామోహరాష్టోమీ ముఖ్యశక్తి పుణ్యశ్రవణగీత

ఇవత్తి సదాంగ్రీయాంగ్రూపాశాకాశాకారూ పుష్పరాష్కరేష్ణ ప్రాణేశ్వరీ ప్రాణాతి పంచాశక్తిని విశ్వంకరాీరమాతూ గంభీరాజనాథస్థాకల్ కల్పనారహితాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశాకాశ ీ வீட்டுக்கெல்லாம் போக மாட்டாங்க. Yeah. I asked not to step right. That's it. అక్కడ నిలబడతావా, నేను నీకు ఫోటో తీస్తా ఒకటి. Thank you. Thank you. See? I didn't touch it. நாளைக்கு சந்தி ಇದೆ ಇನ್ನೊಂದು ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ భిక్షాందేహి కృపావలంబనకరీ మాత అన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ some of the devotees did not follow the dress code. Nice, you're ready? Ready? Brahmadeva used to have 5 heads. We can see only four heads, but he used to have 5 heads. He was born with 5 heads. He was created by Sriman Narayana with the 5 heads. And who is other devata who has 5 heads? Shiva. Shiva has 5 heads. Sadyojata, Vamadeva, Agora, Ishana, Tatpurusha. So with all these 5 heads, and Brahma also have 5 heads. Once Shiva felt insulted by Brahma with Brahma's behavior and he thought, okay, this Brahma is unfit to have 5 heads. So with Shiva, with one of his nails, he just cut Brahma's top head. And the moment he cut the top head, he got the Brahmahatyanam. It is not killing a Brahmana, sakshat cutting Brahma's head. So he got the Brahmahatya Badaka. So how can he wash out that Brahmahatya Badaka? So then they gave a suggestion to Shiva. Take this Kapala skull of Brahma's head, not any other skull. Brahma's head, that skull, take that skull, use it as a bhiksha patra, and go and get bhiksha. If anybody gives you bhiksha, then you will get out of the Brahmahatya Badaka. And again, the twist is whoever gives bhiksha to Shiva, they will get Brahmahatya Badaka. So who can give the bhiksha? The only two choices. Either somebody should be ready to get that bhiksha, to give the bhiksha and get the Brahmahatya Badaka, or somebody who cannot be touched by Brahmahatya, they can give. So he went to all the lokas. Nobody could dare to give bhiksha to Shiva because they will get Brahmahatya. Finally he went to Kashi. Kashi, there is indifference between Kashi and Shiva. Kashi is Shiva Swarupa. So he went to Kashi and Vishalakshi Annapurneshwari, she gave bhiksha to Shiva. But Brahmahatya did not touch her, could not touch her. Because Sarva Mangala Mangalye Shiva Sarvartha Sadike Mangala Gauri. So this is the significance of Annapurneshwari avatara. She gave bhiksha to Shiva and she gives bhiksha to all of us. That is why Adi Shankaracharya wrote Annapurnashtakam Bhikshan Dehi Krupavalambanagari Mata Annapurneshwari. So now let us worship Mata Annapurneshwari. Take Akshara. Offer to Ganesha and do Namaskaram. I know you are all waiting for the announcement to put Kumkuma, but thank you for not giving me opportunity. You already put the Kumkuma, I think. Your preaching works. Yes. Take Akshada. Aimhurta Subhurta Astu Shukambaradaram Vishnam Sajavaram Jadurbhujam Prasannaranam Jayet Sarvavikvavadam Dari పరశదం విఘ్నం విఘ్నంతి జగదం విశ్వక్సేనందమాశ్రయంత్వా గణపతి కుంభమామహే కవిం కవీరామ భవశ్రవస్తవం కేశరాగం బ్రహ్మణాం బ్రహ్మణస్వరాం సర్వం నోదివిశ్రీరాగరం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమ్య ఏకాచమన ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. Wash your hand. Govinda Vishnu Madhusudana Sri Vikrama Bhavana Sri Dhara Rishikesha Vandana Bhada Modara Vasude Vasantar Shana Vrityam Nara Riddha Vrushottara Adoksha Jana Rasamma Chuda Jana Naubenda Hare Sri Krishna Janava Uttishtanta Purushaka Ite Go Vibharaka Ite Sham Nagrodena Brahma Sasara Vrushottara. Straight. take to Akshata, just leave behind you. Close your right nostril and inhale through your left nostril as much as you can. వస్త్రకులోత్రే కృత్తికా నక్షత్రే రాగరాజనామధేయస్య హస్తానక్షత్రే గాయత్రీనామ్న్యః పూర్వాషాఢానక్షత్రే భవ్యానామ్న్యః అశ్వినీ నక్షత్రే దివ్యానామ్న్యః భారద్వాజగోత్రే వరుణే నక్షత్రే లీలానామ్న్యః అనురాధానక్షత్రే లక్ష్మీనామ్న్యః పూర్వభాద్రానక్షత్రే రామకుమారశర్మణః విశాఖానక్షత్రే సుబ్రహ్మణ్య శర్మణః కాశ్యపగోత్రే పూర్వవరుణే నక్షత్రే వెంకటానీలకుమారనామధేయస్య హస్తానక్షత్రే జ్ఞానప్రసూరానామ్న్యః హస్తానక్షత్రే సాయనవృతనామధేయస్య అమురానక్షత్రే యశస్వినీ నామ్న్యః వెంకట పూర్వవరుణ నక్షత్రే వెంకట కోదండరామకృష్ణారామధేయస్య భరద్వాజగోత్రే అనురాధానక్షత్రే అనురాధానామ్న్యః కాశ్యపగోత్రే విశాఖానక్షత్రే నరసింహకుమారనామధేయస్య పూర్వభద్రానక్షత్రే సరితానామ్న్యః జ్యేష్ఠానక్షత్రే నామధేయస్య పునరుసోనక్షత్రే కశ్యపనామధేయస్య అనురుసోనక్షత్రే హైమతీనామ్న్యః పూర్వభద్రానక్షత్రే సుబ్రక్ష్మీనామ్న్యః పూర్వభద్రానక్షత్రే వెంకటేశనామధేయస్య వృట్టగోత్రే గోపీభావనామధేయస్య గంగానామ్న్యః గంగామంజులానామ్న్యః ప్రణవనామధేయస్య ప్రత్యూషానామ్న్యః సదభషా శ్రీవత్సగోత్రే పుష్యమీ నక్షత్రే మాధవశాస్త్రమణ ప్రవృత్తికాంతృత్తికానక్షత్రే ఋతుకుమారీనామ్న్యః అంతరాభిరుద్రాన ఉత్తరాఘాఢానక్షత్రే నృసింహమాసదీర్సమణ అంతరాభ్రమణీ నక్షత్రే భృజనామ్న్యః శ్రాషానక్షత్రే మాధవశాస్త్రనామధేయస్య రోహిణీ నక్షత్రే సుందరీనామ్యః నాశ్వతగోత్రే అనురాధానక్షత్రే వెంకటమేశనామధేయస్య అనురాధానక్షత్రే శ్రీవిడితానామ్యః అనురాధానక్షత్రే అనసూయారామ్యోత్రే స్వాతి నక్షత్రే రుద్రంగణాయత్రే సాకేత్రామదేశరుణే నక్షత్రే ఈశాన్వీనాన్యాసీతాగోత్రే మధుసూదనామదేశ చైతన్యాదేవీనామ్యోటిగోత్రే కృతిగా నక్షత్రే రామనామదేశరుణే నక్షత్రే మధుశ్రీనామ్యాద్రానక్షత్రే జాహ్నవీనామ్యాత్రానక్షత్రే నిహర్నామదేశ ఇరగట్టుగోత్రే పూర్వాషాఢా నక్షత్రే భార్గవానందనామదేశ్య మహానక్షత్రే అంజీరానామ్యా మహానక్షత్రే రామశ్రేష్ణానదేశ్య రవీంద్రానామదేశ్య విజయలక్ష్మీనామ్యా పీడిమాడిగోత్రే రఘునాథనామదేశ్య ప్రమీణానామ్యా ఇలవర్తగోత్రే కూడసరానామదేశ్య శ్రీషాప్రియానామ్యా స్వాదీ నక్షత్రే సంయుక్తానామ్యా రేవదీ నక్షత్రే సహితాన సంహితానామ్యా కాశ్వసగోత్రే జ్యేష్ఠా నక్షత్రే సాయిబాబానామదేశ్వరతాన హరితానామ్యా అనురాధా నక్షత్రే అనురాధానామ్యా అనిరుద్ధనామధేస్య అభినవనామధేస్య శ్రీమానమజమానస్య పడగిరిగోత్రోద్భవస్య మూలా నక్షత్రే రమేష్నామధేస్య ధనిష్ఠా నక్షత్రే గౌరీనామ్యా ఆర్ద్రా నక్షత్రే చైతన్యనామధేస్య ఆర్ద్రా నక్షత్రే ఉషాదేవీనామ్యా శ్రీమానమజమానస్య వైడిపాడగోత్రోద్భవస్య కృతిగా నక్షత్రే నరసింహనామధేస్య శైలజానామ్యా కీర్తినామ్యా ప్రకాష్ గారు శ్రీ చక్రాంశాలను కుంకుమార్చనండి చెప్పారు. దర్శనాత్మానాం సర్వేషాం భక్తజనానాం చ తీసుకుంటాను. మమ సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అభయ ఆయు ఆరోగ్య ఆరోగ్య అభివృద్ధ్యర్థం శ్రీ మహాకాళి సరస్వతీ పరిపూర్ణ అనుగ్రహాక్షణ సర్వ సౌమాంగళ్య శరన్నవరాత్రి పర్వణి తృతీయ దినే సాయంకాలే శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప శ్రీ అన్న కాశీ అన్నపూర్ణేశ్వరి విశేష ఆరాధన కర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి గణేశాంకు నమస్కారం. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం భవశ్రవస్తవం విద్యారంభే ప్రదేశే నిత్యమేద విఘ్నేవంజాన శుద్ధ ಸ್ವಾಮಿ ಆಷ್ಣಾಮ ಯೋಗಸ್ಥಾನ ಊರ್ಜೆ ಸಾಧನ ಪೂರ್ವೋಕ್ತ ಏನ್ ಗುಣ ವಿಶೇಷಣ శ్రీ మహాసరస్వతి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి విశేష స్వాహ అసు ప్రాప్త Visharakshi Annapurneshwari here all the way from Kashi to here in the Vigraham. And now Visharakshi is sitting, Annapurna is sitting in front of you. And show her how much respect you want to show her. I don't say how much puja you do. How much respect you want to show her and you can show her. Show her respect to her. Now onwards you will do the Aradhanam. Aradhanam is nothing but the Upadharas, whatever you do to your guest, your home, same thing you are doing with the Veda Mantras to Devi. Now, take a flower. Now, do Namaskaram. Avan is not yet done. Patkam Chakradadeshu Chavapadiham Suram Bhushundim Shira Shankam Sandaradim Karayistanayam Sarvam Bhushanam Nirashvatyudivas Paradasaram Sedeva यामस्तु स्वविदेहौ कमलजो हम मधुम कैटभम गोवेद्योष्टयोनिलक्कन्दरे विष्णोरन्दन्यरेव नागश्च वृषभभिसंवदानो वैष्णवी लोकैहमादयन्ताजनाय विद्महे कन्याकुमारी महि कर्णोर्गै प्रचोदयात् दुर्गी वाराहयामि अन्नपूर्णा वाहयामि वैष्णवी वाराहयामि नारायणी वाराहयामि ॐ अक्षस्रपरशुगणेशकुलकुलिशां पद्मं धरत्पुण्डिनां दण्डं शक्तिमसिञ्चजन्मजलजं घण्टां सुराभाजनं शूरं पाशसुदर्शनेन दधतीं हस्तैप्रमाणप्रभां सेवे सैर्भवद्गिरीं इह महालक्ष्मीं सरोजस्थिताम् ॐ श्रीमाहयामि हृदिमाहयामि पवित्रीमाहयामि प्रमोदायिनीमाहयामि घण्टाशूलहराणि शङ्खमुसले क्वचक्रं धनुस्सायताम् हस्ताब्जैर्दधतीं गणान्तविरथं सीतां शुकुल्यप्रभां गौरीदेहमुद्भवां त्रिजगताम् आधारभूताम्बः पूर्वावत्र सरस्वतीम् अनुभजे शुम्भादिदैत्याब्दिनीम् ॐ पावकार सरस्वतीवादेभर्भायनीमदे वाग्देव्यै च विद्महे ब्रह्मरत्नै च धीमहि तन्नोवाणी प्रचोदयात् ॐ वाणीमावाहयामि भारतीमावाहयामि सरस्वतीमावाहयामि ब्राह्मीमावाहयामि ॐ श्री अन्नपूर्णावाहयामि आगच्छ वरदे देवी काशी रत्नखचिता Hereafter, do all the upacharas, wash your feet, wash your hands, offer her milk, offer her cool drink, and then offer her a very peaceful and pleasant bath and vastram, dukkam, that to silk, sari, all these things. Now, take water. Om Bhagat Vishnata Vadevi Hilaya Vrivada Vimakku Jaro Vishka Yashoda Kriya Vikramedyo Arikshayam Yopanane Vishka పంచామృతం విత్ యూ టేక్ ఎ డ్రాప్ ఆఫ్ పంచామృతం అండ్ ఆఫర్ టు దేవి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయేభ్యో దేవి దుర్గే దేవి నమోస్తు శ్రీమహారాణి మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప శ్రీకాశీ అన్నపూర్ణేశ్వరీ దేవీ నమః మధుమక్కం నిదయామి అభిషేకం దశమి పంచాంగం ఇదా Tomorrow is Mahalakshmi Arangam. I know there will be a lot of devotees tomorrow. Because Mahalakshmi. And I request everybody to come Mahalakshmi and Mangir, because Shastra says, Nalukro Rudramatayet, Navishnur Vishnumatayet. If you have to worship Vishnu, first you have to become Vishnu, means you have to get that Vishnu Bhava. If you have to worship Rudra, na arudraha rudramatayet, arudraha, if you cannot be a Rudra, you cannot worship Rudra. Because if you don't get that Durga, the Rudra Bhava, you cannot worship Rudra. Similarly, if you don't get that Devi Bhavam, if you don't get that Lakshmi Bhava, you cannot worship Lakshmi. She will not receive. So there should be some dress code. There should be prasadam. Take it, Lord. So where to put Gandham? Yeah. Don't sprinkle Chandan. See, normally when we go for pujas, when we say Gandham, they dip all the fingers and then sprinkle. And when I say Kumkuma, Tilakam Dharayami, they take Kumkuma and then pour on the head. Right? If we do like that? Sprinkle sandal powder, sandal paste and pour Kumkuma. Very carefully take little Kumkuma, very little Kumkuma, and also we will trim the remaining.